అమ్మాయి చల్లో అంటూ నాతో వచ్చేసిందిలా లైఫ్ అంతా నీతో ఉండే ప్రేముంది నాలోన పిల్లేమో తుల్లి తుల్లి నన్ను అల్లేసిందిలా నీ మాటే వింటూ ఉన్నా ఇదే నిజం కదా.